ప్రజా అసృజతా సృష్టా ఇంద్రాగ్నే అమాగోహతాయ ప్రజాపతిరింద్రాగ్నే ప్రజా అపాక్షతామిదశతమైంద్రాగ్నేకాదశకపాలమవశ్యత్తన్నిలపత్తావస్మై ప్రజాసాధయతామింద్రాగ్నేవాదేత ప్రజాపగోహతో జోలం ప్రజాదేశం ప్రజాన్న విందత ఐంద్రాగ్నేకాదశకపాలం నిర్వపే ప్రజాకామయింద్రాగ్నే నభాగథ జైనోపథాపతి దేవాస్మై ప్రసాదయతో విందతే ప్రజామేంద్రాగ్నేకాదశకపాలం నిర్వపేత్ స్వర్ధమాన క్షేత్రే వాసదాదేశమేంద్రాగ్నేపథాపతిభ్యామేవేంద్రియం వేద్రియం భ్రాతృవృజస్తమి పాత్మనాభ్యాతృవృజేణ జగదర్భవారే తస్మాదింద్రియం వేద్రియం కామదేయస్ సంగ్రామముపప్రజాచ్యైంద్రాగ్నేకాదశకపాలం నిర్వపేత్ సంగ్రామముపప్రజాస్యంద్రాగ్నేపథాపతిస్మింద్రియం వేర్యం సత్తస్వహేంద్రిజేణ వేర్యేణ ప్రజాజయం సంగ్రామం వివారేషయంద్రియేణ వేర్యేణ ధ్వజయ సంగ్రామం జయత్యేంద్రాగ్నేకాదశకపాలం నిర్వపేత్ సంగ్రామం చిత్రేంద్రాగ్నేవ స్వేన ఇంద్రియం వేర్యం ధత్తోనేంద్రియేణ వేర్యేణం యద్ధతే పవారే తస్మాదింద్రియం వేర్యం కామదిగజేతి జనతామేంద్రాగ్నేకాదశకపాలం నిర్వపే జనతామేష్యంద్రాగ్నేవ స్వేన భాగచేనోపధాపతిస్మింద్రియం వేర్యం ధత్త సహేంద్రియేణ వేర్యేణ జనతామేది పౌష్ణం చర్మణ నిర్వపేత్ పౌషావాలింద్రియస్ వీర్యశ్చానుపకాలాభూషణమేవస్వేన భాగచేదనోపధాపతిసదేవాస్మానింద్రియం వీర్యమను ప్రయచ్చతి క్షేత్రపత్యంచరం నిర్వపేత్ జనతామాగత్యేయం వై క్షేత్రస్య పతిరస్యామేవ ప్రతిష్టత్యైంద్రాగ్నేకాదశకపాలముపరిష్టాన్ నిర్వపేదస్యామేవ ప్రతిష్టాయేంద్రియం వీర్యముపరిష్టాదాత్మం ధత్తే అగ్నదేవ శిరదేవ రోడాశమష్టాంగపాలం నిర్వపేత్ జ్యోతిర్శమోర్ణమాస జాతీసన్నమా భాస్యాం వావోర్ణమాసీం వాదిపాదయేత్పథో వాదేశోధ్యపసేనయతి జ్యోతిర్శమోర్ణమాస జాతీసన్నమా భాస్యాం వావోర్ణమాసీం వాదిపాదయత్యగ్నిమేవ శిరదగ్నిశ్చేన భాగశేనోపధాపదశ దేవైనమపసాత్మన్థామపి నయత్యనడ్వా దక్షిణావహేష్యేక సమృద్ధ్యా అన్నదే ప్రథమదోడాశమష్టాగపాలం నిర్వపేద్యాహితాగ్ఞన్న వృత్తమివసరేదగ్నిమేవ వ్రతపదిగ్స్వేన భాగసేనోపధావైనం వ్రతమానం భగతి వృత్యోభవద్యగ్నదే రక్షోహ్నయపురోడాశమష్టాగపాలం నిర్వపేద్యగం రక్షాగం సచేరన్నగ్నిమేవ రక్షోహమగ్స్వేన భాగసేనోపధావతి సదేవాస్మాద్రక్షాగిష్టవహం నిశితాయాన్నిర్వపేన్నిశితాయాగుంభేక్షాగుం ప్రేరతే సంప్రేరణ్యేనాని హి పరిశ్యతే జాయతే వృక్షసామనం వవశారాజ రక్షోర్ధ్వీయాజ్యాన వాక్యే భవతో రక్షసాగిస్తృత్యా అగ్నిదే రుద్రవతే పురోడాశమష్టాగపాలం నిర్వపే అభిచరం నేషావాహస్తౌరాతనోరుద్రస్తస్మాదే నమావృష్టది రాజగాత్రిమాచ్చత్యగ్నదే సులభిమతే పురోడాశమష్టాగపాలం నిర్వపేద్యస్య కావో వాపురుషా వా ప్రమీలే ఘనయో వాషా వా అస్తుభేషజ్జాతనోరజత్సులభిమతేతదైవాస్మిన్ భేషజం కరోతి సులభిమతే పూజే గంధశ్చాపహజ్జా అగ్నే క్షామపదే పురోడాశమష్టాగపాలం నిర్వపేత్ సంగ్రామే సంయత్వే భాగసేదే నైవైనగం శమయిత్వా పరానభిమిర్దిశతిజమవలేషాం మిథ్యంతి దేవదిశజం వలేషాం వసమేనతే జగజతకం సంగ్రామమభివాదేశదేతానుచ్ఛ్రణిదేషాం పూర్వాపరా అన్వం చ ప్రమే

సంవత్సరేణైవాస్మే సజాతాగిశ్చావయని మారుతో భవతి మరుతో వై దేవానాం విశోదేవేణీవాస్మై మనుష్య విషమవరుంధే సప్తకపాలో భవతి సప్తగణా వై ఫలితోస్మై సజావరుంధే నోక్ష్యమాన ఆసాదగతి విషమేవాత్మా అనువద్మానం కరోతి. ఆదిత్యం చదందర్వపేత్సంగ్రామముపక్రజాస్యం నిజం వా అదిరస్యామేవోర్వే ప్రతిష్టం దివేష్వానరం వా దశకపాదం నిర్వపేదాయతనం గత్వా సంవత్సరో వా అగ్నిర్వేష్వానర సంవత్సర ఖలు వైరేహాణామాయతనమే తస్మాద్వా ఆయతనాద్దేవా అసురానజ జనయద్వైరేష్వానరం వా దశకపాదం నిర్వపజ దేవానామేవాయతనేయత సంగ్రామే తస్మిన్ వా ఏతౌ ప్రజాతేజో విద్విషాణయోరం నమత్యవేష్వానరం వా దశకపాదం నిర్వపేద్ విద్విషాణయోరం నందగ్ధ్వా సంవత్సరో వా అగ్నిర్వైరేష్వానర సంవత్సరస్వరితమేవాత్రినాస్మిన్ ప్రజాతే సంవత్సరాయ వా ఏతౌ సమమాతేజౌ సమమాతేతయో రుజః పూర్వో విదృశ్యదిగం వరుణో గృహ్ణాదివైష్వానరం వా దశకపాదం సమమానయో పూర్వభిద్రుహ్య సంవత్సరో వా అగ్నిర్వైరేషానర సంవత్సరమేవా నిర్వరుణం వరస్తాదభిద్రుహ్య వినయనం వరుణో గృహ్ణాధ్యాయం వాదేష ప్రతిగృహ్ణాది లోకిం ప్రతిగృహ్ణాది వైశ్వాధరం ద్వాదశకపాదం నిర్వపేదం ప్రతిగృహ్య సంవత్సరో వా అగ్నిర్వైరేషానర సంవత్సరస్వరికాయ ప్రతిగృహ్ణాదినాద్యం ప్రతిగృహ్ణాత్యాత్మనో వాదేషమాత్రామాత్మాదిలభుభజాదత్ప్రతిగృహ్ణాద్యశ్వం వా పురుషం వాయేశ్వానరం ద్వాదశకపాదం నిర్వహేదుభజాదత్ప్రతిగృహ్య సంవత్సరో వా అగ్నిర్వైరేష్వానర సంవత్సరస్వరికాయమాదిగృహ్ణాదినాత్మనో మాత్రామాత్మాదివైశ్వానరం ద్వాదశకపాదం నిర్వహేత్ సంవత్సరో వా అగ్నిర్వైరేష్వానరో యదాఖలు వై సంవత్సరం జనతాయాచరత్యసనాద్భోభవతి యద్వైరేష్వానరం ద్వాదశకపాదం నిర్వపతి సంవత్సర సాదామేవ శనిమభిప్రచ్యవదేదానగామాస్మై ప్రజాభవంతి యో వై సంవత్సరం వయుజ్జనమిప్రదక్షాణో వై సభవత్రేతమేవ వైరేష్వానరం పునరాగత్య నిర్వవేద్యమేవ ప్రజుందేతం భాగేదేన విముంచతి ప్రతిష్టచ్చేదిరాజస్వోత్తమాంగామాజేత్తాం భ్రాతృభుజాజ ప్రహిణుజాన్యగతమేవాస్మై ప్రహిణోతి. ఐంద్రం శరం నిర్వపేత్ పశుకామ ఐంద్రా వై పశువరింద్రమేవ స్వేన భాగేదేనోపధాపతి సదేవాస్మై పశూన్ ప్రయచ్చతి పశుమానేవ భవతి సరుద్భవతి స్వాదేవాస్మై యోనే పశూన్ ప్రజనయతీంద్రాజేంద్రియాపదే పురోడాశమేకాదశకపాలం నిర్వపేత్ పశుకామయింద్రియం వై పశువరింద్రమేవేంద్రియాపం దగ్గుస్తేన భాగేదేనోపధాపతి సదేవా స్మానింద్రియం వయోన్వయచ్చతి పశుమానేవ భవదేంద్రాజకర్మపదేకాదశకపాదం నిర్వపే బ్రహ్మవర్చసకామా బ్రహ్మవర్చసం వై కర్మయింద్రమేవ కర్మవం దగ్గుస్వేన భాగచేదేనోపధాపతి సదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్తేవ భవదేంద్రాజార్థపదే పురోడాశమేకాదశకపాదం కామో వై దేవానామన్నమిందమేవార్ఘవం దగ్గుస్వేన భాగభేదేనోపధాపతి సదేవాస్మా అన్నం ప్రయచ్చత్యన్నాదలేవ భవతీంద్రాజ కర్మపదేరోడాశమేకాదశకపాలం నర్వభేదింద్రాలేంద్రిలాపదీంద్రాజార్కపదే భూమి కామో ఇంద్రాజ కర్మపదే నర్వపది శిరదేవాస్వతేన గలో దిజదింద్రాలేంద్రియాపద ఆత్మానమేవాస్ గలో దయదింద్రాయార్కపదే భూతదేవాన్నాద్యే ప్రతిష్టతి భవద్దేవేంద్రాయాగం హోముచే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యపాత్మనాగహేతస్యాత్ పాప్మా వా అగం హరింద్రమేవాగం హోముచగ్రస్పేణ భాగేనోపధాపతి సదేవేనం పాప్మనోగం హసోమం చదేంద్రాయ వై మృతాయ పురోడాశమేకాదశకపాలం నిర్వపే ప్రవేపేరం రాష్ట్రాణి బాధి సమిజులింద్రమేవ వై మృథగ్స్వేన భాగచేదేనోపధావతి సదేవ హంతేంద్రాయ త్రాత్రే పురోణా సమేకాదశకపాలం నిర్వపేద్ధో పాపరియత్తోపేంద్రమే పత్రాతారగ్ఞస్మేన భాగధేదే నోపధావతి సదేవేనంద్రాయ రవీంద్రాయాశ్వమేధవదే పురోణా సమేకాదశకపాలం నిర్వపేద్యం మహాయజ్ఞో నోపనమే దేవే మై మహాయజ్ఞస్యాంచేతనుర్గాశ్వమేధావింద్రమేవార్కాశ్వమేధవం దగ్గస్వేన శ్యావయత్రిపైనం మహాయజ్ఞానవతి ఇంద్రాజాన్వచమే పురోడా సమేకాదశకపాలం నిర్వపేద్వామకామయం గమేవాన్వసుభ్యస్తేన భాగభేదేనోపధావతి సదేవాస్మై సజాతాననుకానుకరోదైరామ్యేవ భవతి ఇంద్రాణ్యే శరం నిర్వపేద్యస్త సేనాసకంసితే వస్యాదింద్రాణీ వై సేనానీ దేవతేంద్రాణీ స్వేన భాగేనాభజానభేద్యోత్రమే హోపల్బజాపురదక్షంగవామేవేదన్యాజమేదయతేంద్రాజమన్యమే మనస్పదే పురోడా సమేకాదశక భాగం నిర్వపేత్ సంగ్రామే శయ్యప్తజింద్రియేణ వై మన్యునా మనసా సంగ్రామం జయదేంద్రమేవ మన్యుమంతం మనస్వం తగ్గిస్వేన భాగభేదేనోపధామతి సదేవాస్మిన్నింద్రియం మన్యుం మనోదశాదిజహిర్మగిం సంగ్రామమే తామేవ నిర్మభేద్యోహతమనా స్వయం వా పరిభస్యాదేతాని వాదేతస్మాదపక్రాంతాన్యశేషహతమనా స్వయం వా భయంద్రమేవ మన్యుమంతం మనస్వం తగ్గిస్వేన భాగభేదేనోపధామతి సదేవాస్మిన్నింద్రియం మన్యుం మనోదశాదిన స్వయం పాపో భవదేంద్రాయ దాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యః కామదే ప్రదానకామామే ప్రజాశ్రుతేంద్రమేవ దాతారగ్రస్వేన భాగభేదేనోపధావతి సదేవాస్మై దానకామాః ప్రజాకరోతి దానకామాస్మై ప్రజా భవంతేంద్రాయ ప్రదాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యస్మై ప్రత్తమివ సన్న ప్రదీయతేంద్రమేవ ప్రదాతారగ్రస్వేన భాగభేదేనోపధావతి సదేవాస్మై ప్రదాపజలేంద్రాయ సూత్రాణే పురోడాశమేకాదశకపాలం నిర్వపేదపలబ్ధో వాబలబ్ధమానో వేంద్రమేవ సూత్రామాణగ్రస్వేన భాగభేదేనోపధావతి సదేవైనంద్రాయ దైన పరుద్ధో భవదేంద్రో వై సదృంగేవతాభిలాషేత్సనాజామృతమగచ్చత్స ప్రజాపజముపాభావ తస్మాదేతమైంద్రమేకాదశకపాలం నిరపపత్రే నైవాస్మిన్నిందిరమక్షక్వలీరాజ్యానువాక్యే అకథోద్వజ్రో వై షక్వలీ సదేనం వజ్రో భూత్యా అయం ధసోభవత్సోభిభేద్భూత ప్రమాధక్ష్యతీ స ప్రజాపతిం పునరుపాఠావత్స ప్రజాపతి షక్వల్యాధిరేవతేంద్రమిమీ దశాంత్యా ప్రదాహాజలగ్ఞశ్రుయేషాన్ స్మాదేతమైంద్రమేకాదశకపాలం నిర్వపేదింద్రమేవస్తేన భాగభేదేనోపధామతి సదేవాస్మిన్నింద్రియం దధాతి దేవతే పురోనువాక్యా భవతి శాంతా ప్రదాహాశక్వరీ రాజ్యా వజ్రో వై శక్వరీ సదేనం వజ్రో భూత్యా ఇంధే భవత్యేవ ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం నిర్వపేదభిచరన్ సరస్వత్యాజ్య భాగాస్యాద్వారస్వత్యశ్చలుదిలాగ్నావేష్ణమలేకాదశకపాలోభవత్యగ్నిస్వరూపాదేవతా విష్ణుర్యజ్ఞో దేవతాభిశ్చైవైనయజ్ఞేన చాభిశరది సరస్వత్యాజ్య భాగా భవతి వాగ్మే సరస్వతీ ఆచైవైనమభిచరది బారహస్వత్యశ్చరద్భవతి బ్రహ్మవైవాం బృహస్పతిర్బ్రహ్మణైవైనమభిచరది ప్రతిమై పరస్తాదభిచరంతమభిచరం ద్వే పురోనువాక్యే కవిజాతది ప్రయత్యాదేవేదాభిజమానా దేవతాభిదేవేవరా ప్రతిచర నిజ్ఞేన యజ్ఞం రాసావాసం బ్రహ్మణాభ్యం హసదేవతాశ్చవ్యవధ్వనిస్తోవాతి నైనమ్యచరన్ స్తృణ ఆజ్ఞావైష్ణవేకాదశకపాదర్వ్ఞానావనమే లగ్న సర్వా దేవతా విష్ణుర్జ్ఞోజ్ఞైవ విష్ణుం తస్మైన భాగేదేవాస్మై యజ్ఞం ప్రయత్సత ఉపయనైజ్ఞానమత్రాజ్ఞావైష్ణవం కృతే శరం చక్షుష్మానేవ్రేజోగదాజమరుహస్తం దునాపి సమాదేవాస్మై చక్షుః ప్రజమది తేజోవర్ఘతం తేజశ్చక్షుస్తేజసైవాస్మై తేజశ్చక్షరమరుంధరింద్రియం వై వేదం రంగభ్రాదుర్యోగజమానో యజమాన సరగల్పామృతి నిర్వపేద్ధాదుర్యజమానేనాస్తేంద్రియం వేదం రంగే పురావాచ ప్రవదృకో నిర్వపేద్యావచ్చేమవాగ్వామప్రోదితాంధాదుర్యస్య వాచం ప్రవదంతి మన్యా వాచో న ప్రవదంతి తాయింద్రియం వేదం యజమానే సత్యాగ్నావైష్ణవమష్టాకపాలం నిర్వపేద్వాదశ్రవనశ్చాకాలేశ్వరస్వత్యాజ్య భాగా స్యాద్భారష్టాకపాలోభవద్ష్టాక్షరాగాయత్రేగాయత్రం రాధశ్రవనం రాధశ్రవనమేవైష్ణవమేకాదశకపాలం నిర్వపేద్వాధ్యం దినస్య శమనశ్చాకాలేశ్వరస్వత్యాజ్య భాగా పురుషరేష రుద్రాగదగ్నస్వాయాయ వైనం దేవతాయై నిష్క్రేయ రుద్రాయాపి తథాది పాదగాద్విమార్చది సోమారోగ్రం సమంగనుపభేద్యోగామయా వై సోమం వాదేతస్తరసో గచ్చత్యగ్నిగంశదేవన్యశ్రజ్జోగామయతి సోమాదేవాశరసం నిష్క్రేణాద్యగ్నేశ్వరేణముదయేత సుద్భవతి జీవత్యేవ సోమా రుద్రయోరువాదేతంగసితగం హోదా శృణోతి సోమాద్రం ఐంద్రమేకాదశకపాలంకల్పేన్మాలుతకం సప్తకపాలంగ్రామకామీంద్రం శైవ మరుతశ్చస్వేన భాగభేదేనోపధావత తదేవాస్మే తదాతాన్ ప్రగచ్చన్ త్రిగ్రాన్నే భవత్యాహ మనీల ఐంద్రమధిశ్రగతి గాలిహవత్యే మారుతం పాపవత్సదశ్రగృత్తే సప్తకపాల మారుతో భవతి సప్తగణామే మరుతో గణశదేవాస్మే సజాతానవరుంధే భవత్స్యమాన ఆసాదయతి విషమేవాస్మా అనువత్మానం కరోత్రేతామేవేద్య కామర నక్షత్రాయ చ విశేష సమదం దామిత్యైంద్రశ్యాపద్యం రోజాలింద్రాజానం బ్రూహే శ్రావ్య బ్రూజాన్ మరుతో నిజేతి మారుతశ్చాపద్యం రోజాన్ మరుధ్వను బ్రూహే శ్రావ్య బ్రూజాదింద్రైజేతి స్వజే వైభ్యో భాగశే సమదం దాది ేతామేవేద్య కామదే సకల్పే మన్యతి యథాదేవ పదాయాదేవేద కల్పం దేవేంద్రమేకాదశకపాలందల్పేద్వైశ్వదేవం తాదశకపాలం గ్రామకామయింద్రం శైవ విశ్వాగిష్ట దేవాన్ శ్రేణ భాగభేదైనోపధావతి తదేవాస్మై సజాతాంతగచ్చంతి గ్రామ్యేవ భవత్యేంద్రశ్చాపదాజాయైశ్వరేవ్యాపరిష్టానింద్రజేణైవాస్మాభరతస్తాన్పరిగణ్యుపాధార్యోర్వజం సౌరక్షిణాజాతానామువహిత్యేష్ణయేంగవంశరం నరుపవేన్మరుద్ధో గ్రామగామృష్ణయై వై పయస మరుతో జాతా కృష్ణయై ప్రియంగవామానుదా ఖలు వై దేవతదాస జాతా మరుతదేవోపధావతిదేవాస్మే సజాతాన్ ప్రగచ్చంతి గ్రామ్యే భవతి ప్రియమీయాజ్యాను భాగ్యే భవత ప్రియమే వేణగం చతుష్పదాజ్యాతుష్పదేవ పశోన పరుంభే దేవాసురాశ్రయంతా సంతే దేవామి సో విప్రియా ఆసంతేమన్నర్వసుభిస్తోమరుద్రేంద్రమరుద్ధర్వరుణ ఆదిత్యే శ్రయంద్ర ప్రజాపతిముపాధావత్తమేతయాసం జ్ఞాన్యాయాజనగ్నజయ పశుమదే పురోడాశమష్టాగపాలమ్యరమపక్షోమాజ రుద్రపదే చరుమింద్రాయ మరుక్పదే పురోడాశమేకాదశకపాలం వరుణాయాదిత్యపదే చరుం తపోవాణింద్రం దేవాజ్యేక్ష్యాజాభ్యసమజానపయశ్రమాణేర్విశ్వామిప్రియస్యాత్మేతయాసం న్యాన్యాయాజదే దగ్నజయ పశుమదేవరోడాశమష్టాగపాలం నిర్మపేక్షోమాజ రుద్రపదే చతుమింద్రాజ మరుత్పదే పురోడాశమేకాదశకపాలం వరుణాజాదిత్యపదే చతుమింద్రమేవేనం భూతం వేక్ష్యాజ సమానాభిసంజానదేవశిష్ఠస్తమానాభవతి హిరణ్యగర్భాపోహర ప్రజాపదే సవేదపుత్ర పితరగం సమాతరగం ససోదర్భువత్సభువక్కునర్మఘః సద్యామోర్ణోదంతరిక్షగం ససువస్త విశ్వాభువో అభవత్స ఆభవత్ ఉపదృగ్యం చిత్రం సప్రత్నవన్నవేజసాన్నే ద్యుమ్నేన సంయతా బృహట్టపంథభానునాస్వతస్వరిహస్తానోనర్యాపురోణి అగ్నిర్భవంతజపతేనం సప్తాశక్రాణోమృతాని విశ్వా హిరణ్యవాణి మోదలేశ విరారముపఃపరే సేత్తా దేవతాపదం వామమర్దశ పితరు వామముశ్రో దివే దివే వామమస్మభ్యగం సావీ వామస్వహిక్షయస్తూరేరజాజావామభాజశ్యామ బలిత్సాపర్వదానాం ఛిద్రం విఫలిషి పృథివి ప్రజా భూమి ప్రవత్వలి మన్హాజినోషి మహిని స్తోమాసస్వామిచారిణి ప్రతిష్టోభం దక్తుభిః ప్రజావాజం నహేషంతం వేరుమస్యస్యర్జుని ఋతోదరేణ సఖ్యా సచేనయో మానలిషే ధర్యస్వమీతః అయ్య సోమోన్యస్మే తస్మానింద్రం ప్రతిరమేణ్యక్ష ఆపాహాంతమన్యశ్రమల ప్రభర్మాతుమిశ్రిమేవాక్షేషే సోమో విశ్వాహాన్యసావనాగింద్రం ప్రతిమానాని దేభో ప్రసువాన సోమరిదవిష్టికేంద్రాయ బ్రహ్మరమదగ్నిరచ్చందే క్షరాయం దాసి సవసస్తురస్వాంతర్యక్షణే భద్రం నృగుంభ సమాధస్తే మదం చుష్మజం చ బ్రహ్మణలో బ్రహ్మకృత సమర్యన్ అర్కో వాయత్తులతే సోమచక్షాస్త్రేదింద్రో దశతే వృక్షదుర్యా వషట్టే విష్ణవాస ఆకృణామిదం మే దుషస్వసి విష్టహవ్యం అర్థం దుష్టుతయోగిలో మే యూజం వాదస్వస్తిభిస్తాన ప్రదత్తే అద్యశిష్టనామాయశకం సామి వయునాని విద్వాన్ సంతాగృణామి తప సమదవీగాం శజం తమస్యరథసత్పరాగే కిమిత్తే విష్ణోపరిచక్ష్యం భోత్రయద్వక్షేషిష్టో అస్మి మా వర్గో అస్మదవగోహజే తద్యజన్యరోపస్తమిథే బభూస అగ్నే దాసుచే రజం వేరవంతం పరేణసం శిశేషిణ సోమద దానో అగ్నే శి నో దాసహస్రిణో దురోణవాగ్నిశుక్రావృి తాశేద్యావృథివే బ్రహ్మణాగి సువర్ణశుక్రమృగసోమిదిద్యుతు అగ్నిర్దాద్రవిణం వేరపేషా అగ్నిర్షయ్య సహస్రాసనోతి అన్యర్దివి హర్యమాదానాన్యర్ధమాని విభృతామురుద్ర మానామర్థేరానూభర హిరణ్యబోధం ధనోదరేపాశుహిరణ్యం హర్తే రుక్మోణరోచతస్వధావ ఉభయసుశ్చంద్ర సద్విషోదర్వే శ్రేణేష ఆసని ఉతో నవుత్పూర్యా ఉచ్చేషు శమసత్పదనిషగ్వ్యస్తో దృఢ ఆభర వాయోశతనం హరేణా సమోష్యాణ ఉతవాదే సహస్రిణోరథ ఆజాదుపాజసాశిశ్వాగం సమర్థాయుద్ధర్వాజమిష్టదే దురోణే నినోరజగం సుభోజసంయుభేహని వేదమద్యమశ్విలం చరాధ దేవతేమాదయంద్రయ సంతు దుర్వాజా క్షుమందోలాభర్మదేవా దేవాగం యద్వతస్తోత్రాపతో మఘోణ రేగు హరివ శ్రుతస్